34 సృష్టి వికాసం. శ్రీరాముడు ఆ వికాసానికి ఏది క్రమము లేదంటారా? వశిష్ఠుడు జాగ్రత్ ప్రపంచ సృష్టిలో ఒక క్రమ వికాసం ఉన్నట్టు కనిపిస్తోంది. స్వప్న ప్రపంచ సృష్టిలో అన్ని పదార్థాలు ఒకేసారి వస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో తత్వవేత్తలలో కొన్ని అభిప్రాయ భేదాలున్నాయి. ఒక్క క్షణంలో స్వప్న ప్రపంచం ఏర్పడుతోందన్నప్పుడు క్షణమనేది కూడా ఒక కాలపు కొలతే గనుక స్వప్న దశలో కూడా సృష్టిలో క్రమ వికాసం ఉందని కొందరు అంటున్నారు. ఈ వికాసానికి ఇంత సమయమే? ఆయసర్ 63 కావాలనే నియమాన్ని ఎవరు ఏర్పరచగలరు అని వారు వాదిస్తున్నారు. మరికొందరు అణుగర్భంలోనే ప్రపంచం ఉన్నట్లుగా క్షణగర్భంలో మహాయుగం ఉంది అని, అందువల్ల కాలపు కొలతల గురించి చర్చలు అనవసరమని భావిస్తున్నారు. ఇద్దరి వాదాల్లోనూ సారాంశం ఏమిటంటే, ఈ సృష్టులన్నీ కేవలం భ్రమాత్మకాలైనప్పుడు వీటి యొక్క వికాస క్రమాన్ని గురించి చర్చించడంలో సారం లేదనేదే. అయినా నేను బ్రహ్మాండాత్మకమైన ఆత్మను కల్పించుకొని, అంటే కనిపించే ఆ బ్రహ్మాండం మొత్తం నేననే ధారణ చేసి ఆ బ్రహ్మాండాన్ని చూడడం మొదలుపెట్టేసరికి ఆ సృష్టి వికాస క్రమం నాకు కనిపించింది. మొదట దిక్కులనే భావం వచ్చింది, ఆ దిక్కులే ఆకాశం అయ్యాయి. ఆకాశం అనే చింతన వచ్చేసరికి నాలో చిత్తం ఏర్పడింది. ఇదేమిటా అని చూస్తుంటే ఈ ఆకాశాన్ని నేనే అనిపించింది. ఉట్ దీంట్లోంచి నేననే అహంకారం ఏర్పడింది. ఈ అహంకారమే కొంచెం గట్టిపడేసరికి ఆకాశమే నేననే భావం గట్టిపడి నా పూర్వస్థితి మరపులో పడటం ప్రారంభించింది. ఆ దశలో నా అహంకారానికి బుద్ధి అనే పేరు ఏర్పడింది. నాలో నిశ్చయాలు మొదలైనాయి. నా బుద్ధి మరింత గట్టిపడేటప్పటికీ దానిలో ఆకాశమే నేననే నిశ్చయం తగ్గి సంకల్పాలు, వికల్పాలు, సందేహాలు మొదలైనవి మొదలైనాయి. ఈ దశలో నా బుద్ధికి మనస్సు అనే పేరు వచ్చింది. ఈ మనస్సు కల్పనలను మొదలుపెట్టింది. వాటిలో మొదట శబ్దాది తన్మాత్రలు, అంటే ఆకాశాదుల యొక్క గుణాలు, ఆ తరువాత వాటిని గ్రహించే పంచేంద్రియాలు, ఆ తరువాత వాటికి కనిపించే పంచభూతాలు, ఆ తరువాత భూత సమ్మేళనంతో ఏర్పడిన భౌతిక పదార్థాలు రూపొందాయి. దాంతో అంతకు ముందు దుహకస్పర్శ లేని నాకు కొత్తగా దుహకస్పర్శ మొదలైంది, వ్యవహారం మొదలైంది. బ్రహ్మాండమంతా నేనే అని భావించిన నాకు ఒక పరిమితి ఏర్పడింది. ఇది ఇలా ఎందుకు జరిగిందా అని పరిశీలించాను. గాలికి చలనం ఎంత సహజమో మనస్సుకు శరీరాది కల్పన కూడా అంతే సహజమని గ్రహించాను. మనస్సుకి ఈ శక్తి ఎలా వచ్చిందా అని చూశాను. ఏ శక్తి అయితే మనస్సును తయారు చేసిందో ఆ శక్తి యొక్క బలం వల్లనే మనస్సు ఇలా ప్రవర్తిస్తోంది. అందుచేత ఈ సృష్టి కల్పన వికాసాన్ని నియంత్రించే శక్తి మనస్సు చేతుల్లో కూడా లేదు. ఆ శక్తికే నియతి అని మరో పేరు, మాయాశక్తి అని మరో పేరు. ఇంద్రియాదులు ఏర్పడ్డ విధానాన్ని మరికొంత వివరిస్తాను, విను. మనస్సు ఏర్పడిందని చెప్పాను గదా, దానిలో అప్పటికే శుద్ధ చైతన్యం ప్రతిబింబిస్తోంది కనుక ఆ మనస్సు ఒక నిప్పు రవ్వలాగా కనిపించింది. ఆ రవ్వ చూస్తుండగానే పెద్దదై మంటగా మారింది. ఆ మంటే స్థూల శరీరం. ఆ శరీరంలో కొన్ని చిల్లులే పడ్డాయి. వాటిల్లో రెండు చిల్లులు రూపాలను చూడడానికి పనికివచ్చేవి. వాటికి లోకులు, కళ్ళు అని పేరు పెట్టారు. అవి చూస్తాయన్నారు. నిజానికి పదార్థాలు కనబడాలంటే దేశము, కాలము, వెలుతురు మొదలైన సన్నివేశాలెన్నో కలిసి రావాలి. అదిగాక చైతన్య ప్రసారం ద్వారా వస్తు దర్శనానికి నిజమైన కారణం నేను గనుక నేను చూస్తున్నాను అనే అనుభూతి నాకే కలిగింది. ఇదే విధంగా నవరంధ్రాల ద్వారా రకరకాల పనులు జరిగినా అనుభవాల మూట అంతా నా నెత్తిమీదే పడింది. వీటిని అనుభవిస్తున్న కొద్దీ నా అహంకారం మరింత పెరిగింది. దానివల్ల బుద్ధి, మనస్సు మరింత గట్టిపడ్డాయి. అంతకు ముందున్న చిత్తం కేవలం నా ఆకాశత్వాన్ని మాత్రమే చింతించింది. ఇప్పుడు చింతించేందుకు, స్మరించేందుకు కొత్త కొత్త విషయాలేర్పడ్డాయి. అందువల్ల నా చిత్తం కూడా గట్టిపడింది. మళ్లీ మళ్లీ ఆలోచించడం పేరు చింతన. జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకోవడం పేరు స్మరణం. ఇలా మనోబుద్ధి చిత్తాహంకారలతో నేను అంతఃకరణ స్వరూపుణి అయ్యాను. దీనినే అతివాహిక దేహం అంటారు. ఆయసర్ 64. నిజానికి నాకు ఇంతకు మించిన దేహం లేదు, కాని నాకు మనస్సుచేత రకరకాల రూపాలు ఆపాదింపబడుతూనే ఉన్నాయి. ఆ ప్రవాహాన్ని నేను ఆపలేకపోతున్నాను. ఈ విధంగా చిరకాలం భావన చేస్తూ ఉండేసరికి నాకే ఒక హిరణ్యగర్భ శరీరం ఏర్పడిందనే అనుభూతి కలిగింది. ఆ శరీరం ఏర్పడేసరికి పసివాడికి ఏడవాలనే ఆలోచన పుట్టినట్లుగా నాకు కూడా శబ్దం చేయాలనే కోరిక కలిగింది. వసివాడి శబ్దం తూంగా ఉంగా అని బయటకు వచ్చినట్లుగా నా శబ్దం ఓం అని బయటికి వచ్చింది. కలగనే మనిషి పాత విషయాలను కలలో స్మరించినట్లుగానే నాకా ఓంకారంలోంచి ఏవేవో స్మరణలు వచ్చి భోహ భువహ శువహ ఇత్యాది వ్యాహృతులను, గాయత్రి మంత్రాన్ని, చతుర్వేదాలను క్రమంగా ఉచ్చరించాను. అప్పటినుంచి సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మను నేనే అయ్యాను. ఈ 14 లోకాలు నాకు శరీరమయ్యాయి. ఇలా మనోమయమైన జగత్తు తయారైంది. అక్కడ నిజంగా ఉన్నదేదీ లేదు. అయినా ఏడారి నదుల్లాగా అన్నీ కనిపిస్తున్నాయి. జ్ఞానదృష్టితో చూస్తే అన్ని చోట్లా శుద్ధ చైతన్యమే కనిపిస్తోంది. మరో దృష్టితో చూస్తే ప్రపంచమే కనిపిస్తోంది.